జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. దశరథ చక్రవర్తి పుత్రకామేష్టి యాగము. ఆవిర్భాగాలు తీసుకుని దేవతలు వెళ్ళిపోయారు. దాని నుంచి దేవతల పనుపున యజ్ఞపురుషుడు ఒక పాయస పాత్రను పట్టుకుని వచ్చి దశరథ చక్రవర్తితో అంటూ ఉన్నాడు, ఇదంతు నృపశార్దూల పాయసం దేవ నిర్మితం, ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. ఇదిగోనయ్యా పాయసము నీకు దేవతలు పంపించారు, ఈ పాయసాన్ని మీ భార్యలకు ఇచ్చినట్లయితే మీకు సంతానం కలుగుతుంది అన్నాడు. అతను అలా ఇచ్చి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నారు వారు కూడా, భార్యలు కూడా. అంటే అక్కడే రాజుగారికి ఒక గృహాన్ని నిర్మించారు ఆ సరయు నదీ తీరంలోనే. అరే మంత్రులు వీరందరూ కూడా వెంటరాగా పాయస పాత్ర తీసుకుని వచ్చాడు. ఆయన వచ్చి కౌసల్యాయ నరపతి పాయసార్థం దదౌ తదా, ఉన్నటువంటి దానిని సగం చేసి దానిని కౌసల్యకి ఇచ్చాడు. అర్ధాదర్ధం దదౌ చావపి సుమిత్రాయై నరాధిపః, మరల దాన్ని రెండు సగాలు చేశాడు. అంటే సగాన్ని రెండు సగాలు చేస్తే పావు పావు అయ్యింది. ఒక పావు దానిలో సుమిత్రకు ఇచ్చాడు. ఆమె ఏమో కౌసల్య తినేసింది, సుమిత్ర తినలేదు. ఎందుకంటే కైకేయికి తనకి సమానమే అవుతుంది అని అలా చూస్తూ ఉన్నది. కైకేయ్యాచ అవశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాతు, అయితే చూశాడు దశరథుడు ఏదో తేడా వచ్చింది అనుకున్నాడు. మిగిలిన తన చేతిలో ఉన్న దానిని మరల రెండు సగాలు చేసి ప్రదదౌ చ అవశిష్టార్థం పాయసస్య అమృతోపమం, దానిని మరల కైకేయికి ఇస్తాడు, దాంట్లోది ఆ మిగిలింది మళ్ళీ తీసుకొచ్చేసి సుమిత్రకు ఇచ్చాడు. అప్పుడు తీసుకున్నారు. అంటే ఒక 16 అణాల పూర్వకాలం లెక్క ప్రకారం ఒక రూపాయి అయితే 8 అణాలు సగం పాయసము కౌసల్య, ఆ మిగిలిన దాంట్లో ఒక పావల అనొచ్చు, అది సుమిత్రకి ఇస్తే మిగిలిన దాన్ని మరల పావలాలో బేడలు బేడలు అనేవాళ్ళు ఇదివరకు, అలా వాటిని భాగాలు చేసిస్తే ఒక బేడ భరతుడు ఒక బేడ శత్రుఘ్నుడు అవుతారు అన్నమాట. అలా పాయస విభాగం జరిగింది. ఈ పాయస విభాగం చేత ఇక వారు యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నారు. పట్టణానికి వచ్చేసారు అయోధ్యకి. కాలం గడుస్తూ ఉన్నది. ఈ యజ్ఞ భాగానికే ఇలా పెట్టినందుకు పాయసానికి పుట్టిన బిడ్డలు వీళ్ళకి తండ్రి ఎవరు, ఇలాంటి పిచ్చి పిచ్చి కోతలు కూసే కాలం ఇప్పుడు వచ్చిందన్నమాట. ఇప్పుడు ఒక మందులు వాడుకునేవాళ్ళు, అలాగే దేవుడికి మొక్కుబళ్ళు చేసుకునే వాళ్ళకి పిల్లలు పుడుతుంటే తండ్రి ఎవరంటే ఎవరు తండ్రి అవుతున్నారు, ఎవరన్నా అడుగుతున్నారా? ఎవరి ఇష్టదైవానికి వారు బిడ్డలు పుట్టలేదు అనుకొని మొక్కుకుంటూ ఉంటారు, వాళ్ళకి బిడ్డలు కలుగుతూ ఉంటారు, ఎవరు తండ్రి అవుతారంటే ఆ దైవ అనుగ్రహంతో వచ్చినటువంటి వారికి ఆయనే తండ్రి, ఆ దశరథుడే తండ్రి, అక్కడ కౌసల్యకి వారికి భర్త గనుక. మరి ఇలాంటి కాలం ఇది, ఏం పర్వాలేదు, వారి పాపాలు పండే రోజులు వస్తూనే ఉంటాయి. అలా కాలం గడుస్తూ ఉండగా తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవి దైవచ్చే స్వచ్ఛ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతో విందునా సహ ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలోక లక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రం ఐక్ష్వాకువర్ధనం. అలా 12 నెలలు గడిచినవి. చైత్రమాసము నవమి తిథి పునర్వసు, అదితి దైవత్యమైనటువంటి పునర్వసు నక్షత్రము బుధవారం కూడా తర్వాత చెప్పారు. ఇక్కడ మనకైతే కనిపించదు కానీ 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా రామచంద్రస్వామి అంటే జగన్నాథుడు కౌసల్యకు బిడ్డగా జన్మించాడు. విష్ణువు యొక్క అర్ధభాగము అంటూ ఉన్నారు. ఈయన కుమారుడుగా ఇక్ష్వాకు కుల వంశవర్ధనుడుగా జన్మించాడు. కౌసల్య శుశుభే తేన పుత్రేణ అమిత తేజస యథావరేణ దేవానాం అదితిర్ వజ్రపాణినా. అదితి దేవేంద్రుడిని కన్నటువంటిది అయి ప్రకాశించినట్లుగా, అంటే దేవతల్లో మరి గొప్పవారు కదా దేవతలు ఆ కాలానికి, కనుక అక్కడ అదితి ఎలా గొప్పదిగా ఉన్నదో ప్రకాశించిందో అలా విష్ణుమూర్తిని కని ఇక్కడ కూడా ఆ విష్ణుమూర్తినే కన్నది కౌసల్యాదేవి, ఆమె కూడా ప్రకాశించింది అన్నారు. భరతో నామ కైకేయ జజ్ఞే సత్యపరాక్రమ సాక్షాద్ విష్ణో చతుర్భాగ సర్వై సముదితో గుణై. ఆ భరతుడు ఆ రాముని యొక్క చతుర్భాగము. భరతుడు ఆయన తర్వాత రోజు అంటే గురువారము పునర్వసు తర్వాత పుష్యమి నక్షత్రము భరతుడు జన్మించాడు. అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర అజనయత్సుతౌ వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణు రద్ధ సమన్వితౌ. ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు సౌమిత్రికి తర్వాత రోజు అంటే శుక్రవారము ఆశ్లేష నక్షత్రమునందు పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీ సర్పే జాతౌ తు సౌమిత్రే కులీరే అభ్యుదితే రవౌ రాజ్ఞః పుత్ర మహాత్మానశ్చత్వారో జజ్ఞిరే పుధకు. అలా వారు క్రమంగా మీనలగ్నమునందు భరతుడు, ఆ తర్వాత వృశ్చిక లగ్నమునందు వీరు లక్ష్మణ శత్రుఘ్నులు వారు అవతరించారు. 4 కుమారులు దశరథ చక్రవర్తికి గుణవంతో అనురూపాశ్చరుశ్చ ప్రోష్ఠపదోపమాహ. ఒక ప్రోష్ఠపదము అంటే వృషభరాజము 4 పాదాలతో ఉన్నట్లుగా దశరథ చక్రవర్తి ప్రకాశించాడు 4 కుమారులతో. జగుః కలంచ గంధర్వాన ఋతుశ్చ అప్సరోగణాః దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్యుతాః. పుష్పవర్షం కురిపించారు అంటే పూలు జల్లారు. నాట్యాలు చేసేటటువంటి వాళ్ళు, పాటలు పాడే గంధర్వులు అందరూ వచ్చేసారు. రాజుగారికి మరి ఉంటారు కదా చుట్టూను, వారిని ఆశ్రయించి బ్రతికే వారందరూ కూడా వచ్చేసారు. ఉత్సవశ్చ మహానాసీత్ అయోధ్యాయాం జనాకులః. అయోధ్యనే పెద్ద ఉత్సవం పండుగ చేసేసారంతా. రాజుగారికి మరి కుమారులు పుట్టారు కదా 4, వాద్యములు వాయించేవాళ్ళు, పుష్పాలు జల్లేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు, రథ్యాశ్చ జన సంబాధ నట నర్తక సంకులాహ. ఆ దారులన్నీ కూడా నిండిపోయినాయి, జనములు వచ్చేస్తూ ఉన్నారు అంతఃపురానికి. గాయనైశ్చ విరావిణ్యం వాదనైశ్చ తథాపరై. పాటలు పాడేవాళ్ళు, వాద్యములు మోగించేటటువంటి వారందరికీ కూడా ప్రదేయంచ దదౌ రాజా. ఆయన దశరథ చక్రవర్తి దానాలు చేశాడు బిడ్డ పుట్టిన సంతోషంలో. సూత మాగధ వందినాం, సూతులు మాగధులు వంశావళి స్తోత్రాలు చేసేవాళ్ళు. బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః. గోవుల్ని బ్రాహ్మణులకు దానం చేశాడు బిడ్డల క్షేమాన్ని కోరి. అతీచ్య ఏకాదశాహంతు రామ నామకర్మ తథాకరోత్. ఆ 11 రోజులు, ఆ 10 రోజులు పురుడు వెళ్ళిన తర్వాత 11 రోజులు అప్పుడు నామకరణం చేశారు. వశిష్ట మహర్షి వచ్చి జ్యేష్ఠం రామం మహాత్మానం, పెద్దవాడిని రాముడు అని పేరు పెట్టాడు. రమయతే ఇది, అందరూ కూడా అతన్ని చూసి ఆనందపడుతూ ఉంటారు కనుక మరిప్పటి వరకు బిడ్డలు లేరనే కదా, అందుకని రమంతే సర్వే జనాః గుణైః అస్మిన్నితి. మంచి గుణములు ఇతనికి కలిగిన వాడు కనుక రాముడు అని పెట్టాడు. భరతం కైకేయీ పుత్రం, కైకేయీ కుమారునికి భరతుడు అంటే భరించేవాడు, ఎన్నైనా భరించగలడు అంటే సహనం ఎక్కువ కలిగినటువంటి వాడు. సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా. సౌమిత్రి అంటే సుమిత్ర కుమారులకు లక్ష్మణుడని శత్రుఘ్నుడని పేర్లు పెట్టాడు ఆయన. వశిష్ట పరమ ప్రీతో నామాని కృతవాంతదా బ్రాహ్మణాన్ భోజయామాస పౌరాన్ జానపదానపి. మళ్ళీ ఆ రోజు నామకరణోత్సవం, మళ్ళీ అక్కడ మళ్ళీ వీళ్ళందరూ కూడా నటకులు, నాట్యాలు, పాటలు, సూతులు, మాగధులు పొగిడేవారు. భోజనాలు పెట్టాడు ఆ రోజు, రత్నౌఘములు బ్రాహ్మణులకై ఇచ్చాడు, జన్మక్రియలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా చేశారు పిల్లలకు. తేషాం కేతురివ జ్యేష్ఠో రామో రతికర పితు. అంటే ఒక ధ్వజములాగా పెద్దవాడు రాముడు ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు వారిలో. అందరూ కూడా ఆనందంగా చూస్తూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు పిల్లలు. బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మత. అలా పెరిగారు పిల్లలు, పెరిగారు అని చెప్పేశాడు. ఎంతవరకేనంటే సర్వే వేదవిధ శూరాహ. వేదవిధులు అంటే వేదాలు చదివేశారు అంటున్నాడు, అంటే గురుకులానికి పంపించేశారు, అక్కడ కూడా విద్యలు కూడా అయిపోయినాయి అని దీని అర్థం. అంటే జరిగిపోయినాయి, ఒక దీంట్లోనే చెప్పేస్తున్నాడు ఆయన. పుట్టుక అయిపోయిందంతా, వాళ్ళు పెరిగారు, ఉపనయనం చేశారు, అవన్నీ కూడా చెప్పట్లేదు ఆయన, అయిపోయినట్టుగా చెప్పేస్తున్నాడు. ఇక అనుకోవాలి మనం, వేదాలు చదివారు నలుగురు కూడా, అలాగే అందరూ కూడా మేలు కలిగించేవాళ్ళుగా తిరుగుతూ ఉన్నారు. సర్వే జ్ఞాన ఉపసంపన్నా, జ్ఞానమును సంపాదించారు. సర్వే సముదిత గుణై, నలుగురు మంచి గుణములు కలవారయ్యారు. తేషాం అపి మహాతేజ రామ సత్యపరాక్రమ. వారిలో రాముడు సత్యపరాక్రముడు, అంటే సత్యము, సత్యవాక్య పాలన చేసేవాడు, దానిని నిలబెట్టుకునేటటువంటి వాడు కూడా. ఇష్ట సర్వస్య లోకస్య శశాంకైవ నిర్మల. అందరికీ ఇష్టుడుగా రాముడు చుక్కలలో చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. గజస్కంధే అశ్వపృష్ఠే చ రథచర్య సుసమ్మత. ఏనుగుల మీద తిరుగుతున్నారు, గుర్రములు స్వారీ చేస్తున్నారు, రథాలను తోలుతూ ఉన్నారు. ధనుర్వేదే చ నిరత, ధనుర్వేదాన్ని బాగా అభ్యసించారు. పితృశుశ్రూషణే రత, తండ్రికి సేవ చేస్తూ ఉన్నారు పిల్లలు. బాల్యాత్ ప్రపృథి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధన. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎలా కలిసి ఉన్నారు, రాముడు లక్ష్మణుడు కలిసి ఉంటున్నారు బాల్యము నుండి కూడా. మంచి ఆ ప్రేమ, ఆ స్నేహము, స్నిగ్ధము బాగా జిడ్డులాగా అతుక్కుపోవటమే రాముడిని లక్ష్మణుడు. రాముడు చిన్నప్పటి నుంచి నట బాల్యేపి నా నిద్రాతీతి, బాల్యములో నిద్ర కూడా పోయేవాడు కాదు రాముడు, లక్ష్మణుడు పక్కన లేకపోతే. పర్యంకేణ స్వపర్యంకాయో స్వపంకర్యాయోజనే, మంచాలు పక్క పక్కనే కాక అసలు ఒక ఉయ్యలలోనే పడుకోవటము, అలా అయితేనే నిద్రపోయేవాళ్ళు ఇద్దరు. రామస్య లోకరామస్య భ్రాతుర్ జ్యేష్ఠస్య నిశ్యస. అలా జ్యేష్ఠుడైనటువంటి రాముడిని అనుసరించి లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడైన, ఎక్కడ రాముడు ఉంటే అక్కడే లక్ష్మణుడు ఉంటాడు. రామస్య దక్షిణో బాహు అని ఇంకా ముందు ముందు చెబుతారు. దక్షిణ కుడిచెయ్యి వంటి వాడు, నిత్యం ప్రాణో బహిశ్చర, బయట తిరిగే ప్రాణాల వంటి వాడట లక్ష్మణుడు. అంటే రామునికి ప్రాణ సమానుడు లక్ష్మణుడు. నచతే నవినా నిద్రాం లభతే పురుషోత్తమ, మృష్టమన్నముపానీతమశ్నాతి నచతం వినా. లక్ష్మణుడు లేకపోతే నిద్ర లేదు, అన్నం కూడా తినేవాడు కాదు రాముడు. యదాహి హయమారూఢో మృగయాం యాతి రాఘవ, తదైనం పృష్టతో అన్వేతి సధనుః పరిపాలయన్. రాముడలా గుర్రపు స్వారీ చేస్తూ ఉంటే లక్ష్మణుడు కూడా అనుసరించి వెళుతూ ఉండేవాడు. ఆ బాణాలు అవి పట్టుకుని ఆ ప్రాక్టీస్ చేయటానికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. భరతస్యాపి శత్రుఘ్నం లక్ష్మణావరజోహి సహ. ఇక లక్ష్మణుని యొక్క అవరజుడు, లక్ష్మణుని సోదరుడైన శత్రుఘ్నుడు భరతుడికి ఇష్టుడయ్యాడు. ప్రాణై ప్రియతరో నిత్యం తస్య చాసీ తథా ప్రియ. ప్రాణసమానులుగా భరతుడికి శత్రుఘ్నుడు. ఆ రాముడు వరుసలో చూస్తే రాముడు పెద్దవాడు, రెండు భరతుడు, మూడు లక్ష్మణుడు, నాలుగు శత్రుఘ్నుడు. ఈ ఇద్దరు కూడా ఆ ఇద్దరిని అనుసరించి ఉంటున్నారు. పెద్దవారు ఇద్దరు పెద్దవారే కనుక రామలక్ష్మణులు ఒక జంటగా, భరత శత్రుఘ్నులు ఒక జంటగా ఉంటే లోకము వరుస ఇలాగే అనుకుంటారు, రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అని. అలా పెరిగారన్నమాట వాళ్ళు, తిరిగారు. ఆ రాముని యొక్క భరతుని యొక్క దేహములు, రూపములు, దివ్యమంగళ విగ్రహాలు రెండు కూడా నీలమేఘ శ్యామం వంటివి. లక్ష్మణ శత్రుఘ్నులు బంగారు రంగు వంటి వారిద్దరు కూడా గుణములు సమానమే అందరికీ కూడా. అలా సచదిద్భి మహాభాగై పుత్రై దశరథ ప్రియై బభూవ పరమ ప్రీతో దేవైరివ పితామహః. దేవతలు చుట్టూ పరివేష్టించి ఉన్న బ్రహ్మదేవునిలాగా పరమానందంగా ఉంటూ ఉన్నాడు దశరథ చక్రవర్తి. తే యదా జ్ఞాన సంపన్న సర్వై సముదితా గుణై శ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞ దీర్ఘదర్శినః. వాళ్ళు జ్ఞాన సంపన్నులు, మంచి గుణములు కలిగినటువంటి వారు, వినయము మర్యాద కలిగినటువంటి వారు, కీర్తి కలిగినటువంటి వారు, దీర్ఘదర్శినులు, భవిష్యత్తుని ఆలోచించేటటువంటి వారు. తేషామేవం ప్రభావానాం సర్వేషాం దీప్తతేజసాం పితా దశరథో హృష్టో బ్రహ్మ లోకాధిపో యథా. మళ్ళీ అదే ఉపమానాన్ని మరొకటి, దేవైరవ పితామహ అన్నాడు ఇక్కడ. బ్రహ్మ లోకాధిపో యథ, లోకాధిపుడు, లోకాలను పాలించే బ్రహ్మదేవుని అంత సంతోషంగా ఉంది దశరథునికి. అంటే బ్రహ్మత్వాన్ని పొందినంత ఆనందపడిపోతున్నాడు దశరథుడు. మరి సంతానం లేకే కదా ఇంతకాలం బాధపడ్డాడు, అంతటి ఆనందాన్ని కల్పించారు ఈ పిల్లలు. అది చెప్పేదేముంటుంది ఇంకా, అంత ఆనందం ఇది వేరే ఏమీ దిగులు లేదు, చింత లేదు, విచారం లేదు. రాజ్యం ఉన్నది చేతిలో, కావలసినంత సంపద, మంత్రులు, సేనాపతులు, పురోహితులు, ప్రజలు అందరూ అనుకూలురే. మరి అదే స్వర్గం అయిపోయింది ఆయనక, ఆ గృహమే స్వర్గసీమ. సంతానం కోసం బాధపడ్డాడు, ఈనాటికి సంతానం కలిగింది, అంతకంటే ఇంకా ఏం కావాలి. తే చాపి మనుజ వ్యాఘ్ర వైదికాధ్యయనే రతాః పితృశుశ్రూషణ రతా ధనుర్వేదే చ నిష్ఠితాః. ఆ మనుజ వ్యాఘ్రము అంటే మనుజులలో శ్రేష్ఠుడు, వ్యాఘ్రము అంటే పెద్ద పులికి ఒక అర్థం ఉంది శ్రేష్ఠుడు అని. శార్దూలము, వ్యాఘ్రము, కుంజరము, అలాగే సింహము, ఈ పదాలన్నీ కూడా శ్రేష్ఠుడు అనే అర్థంలో వాడుతూ ఉంటారు. ఇప్పుడు వాడేంటారు ఆ కింగు అంటారు, వాడు కింగ్ అంటే వాడు రాజైపోతాడా, కానీ వాడు శ్రేష్ఠుడనే అర్థంలో వాడినట్లుగా ఆ కాలంలో వాడేవాళ్ళు. అలాంటి పదాలను పట్టుకొని చాలామంది ఆ ముప్పాళ్ళ రంగనాయకమ్మ, ముప్పావల రంగనాయకమ్మ అంటారు. అలా ఆ విషవృక్షాలు రాసి అవి రాసి ఇవి రాసి, అదిగో రాముడు పెద్ద పులి అని వాల్మీకి చెప్పాడు, తినేస్తాడు మనుషుల్ని అన్నట్లుగా రాసేది. తనకు తెలియక కాదు, తను చదువుకున్నది, పాఠాలు పిల్లలకి ఎలా చెప్పాలో పుస్తకాలు రాసింది, అయినా కూడా ఆ బుద్ధి వక్రీకరించి అలా చేసింది. మరి అలాంటి వాళ్ళు అప్పటికి ఇప్పటికీ, అప్పటి కాలంలో లేరనుకుంటాను, అయోధ్యలో అసలు ఎవరూ లేరు ఇలాంటి వాళ్ళు. మరి మందరెక్కడదండి అని అంటే అది ఎక్కడదో, ఎత్ర కుత్ర అంటాడు ఆయన, ఎక్కడ పుట్టిందో ఎవరికి తెలియదు, దాని జన్మ కూడా తెలియదు అన్నమాట, పుట్టుకు కూడా తెలియదు, దాసీగా చచ్చింది అది. కనుక అందరూ ఆనందించారు. అలా శ్రేష్ఠుడు, మనుజ శ్రేష్ఠుడు, వైదికము ఆ చదివినటువంటి వేదముల్ని మళ్ళీ ఒళ్ళు వేసుకోవటము, ధనుర్వేదాన్ని ప్రాక్టీస్ చేయటము, తండ్రి యొక్క శుశ్రూష చేయటము. అద రాజా దశరథ తేషాం దారక్రియాం ప్రతి చింతయామా సధర్మాత్మ సోపాధ్యాయ సబాంధవ. పెళ్ళిళ్ళు చేయాలి అనుకున్నాడట పిల్లల్ని చూసి. ఎంతండి అప్పటికి వాళ్ళు వయసు అంటే 12 ఏళ్ళే, కానీ పెరిగారు బాగా. మరి రాజులు అప్పుడు బాల్య వివాహాలు దాదాపుగా మరి అప్పటికి ఉన్నాయో లేవో తెలియదు, కానీ బాల్యము అనేది వివాహం చేయటానికి మనుషులైతే పెరిగి ఉన్నారు, 12 ఏళ్ళే. అందరికీ ఒకటే కదా, ఒకరోజు తేడాతో పుట్టిన వాళ్ళే కదా. కనుక 12 ఏళ్ల పిల్లలు మంచి ఎదిగి వచ్చారు, వాళ్ళని చూసి పెళ్లి చేసి సంతోషించాలి అనుకుంటున్నాడు దశరథుడు. వరుసని అన్ని చూశాడు కదా, పుట్టుక, పుత్రోత్సవం అయింది, నామకరణోత్సవం అయింది, చెవులము, ఉపనయనం వంటి ఉత్సవాలు అన్నీ చేయించేశాడు. విద్యలు కూడా ముగించుకుని వచ్చేశారు. 3-4 ఏళ్లలో మొత్తం అన్నీ అయిపోయినాయి. పెళ్లి చేస్తే బాగుండును అనిపిస్తుంది ఆయనకి. ఇక ఆ తర్వాత కథని చూద్దాం. అలా ఆలోచనలో ఉన్నారు అన్నమాట, వాళ్ళు పెళ్లి చేయడానికి ఆలోచిస్తున్నారు. మరి ఎక్కడెక్కడో సంబంధాలు మరి తెలుసుకుంటూ ఉండాలి కదా, ఒకరోజు ఆలోచించనిద్దాం. మిగిలిన కథని రేపు చెప్పుకుందాం. జై శ్రీరామ్. శ్రీరామశరణమ్మ.